నిశ్చలత 35వది. ధ్యానము ఒక కదలికలేని ప్రయాణం. బాహ్య ప్రపంచంలో ముందుకు పోవడానికి నువ్వు కదలాలి. ధ్యానంలో నువ్వు కదలవు, అయినా సాధిస్తావు. భౌతికంగా నిశ్చలంగా కూర్చోవడం మొట్టమొదటిగా నువ్వు నేర్చుకోవాలి. నీ దేహాన్ని నిశ్చలంగా ఉంచడానికి ఒక నెల తీసుకో. దేహంలో మెదకలు, నొప్పులు, కదలికలను, కండరాల అనైశ్చిక సంకోచాలను సునాయాసంగా నిర్బంధించగలవని నువ్వు తెలుసుకుంటావు. దేహం నిశ్చలంగా ఉన్నప్పుడు నువ్వెంతో ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కనుగొంటావు. ఆ నిశ్చలత్వాన్ని ఆనందించడం నేర్చుకో. నువ్వు ఇప్పటి వరకు ఎంత ఆనందాన్ని పొందినా సరే, నిశ్చలత అన్ని ఆనందాలలో ఉత్తమమైనది. ఒక ప్రశాంత నిశ్శబ్ద ప్రదేశంలో అదే సమయానికి పట్టుదలతో కూర్చోవడం నేర్చుకో. కదలకుండా కూర్చోవడం నేర్చుకో, అయినా సుఖంగా ఉండు. దేహాన్ని నిశ్చలంగా ఉండేటట్టు చేయమని నీ మనస్సును అడుగు. దానిలో ఎటువంటి జబర్దస్తి బాధ ఉండకూడదు. ఎప్పుడైతే కొంత సమయం నిశ్చలంగా కూర్చోవడం నువ్వు తెలుసుకుంటావో, అప్పుడు నువ్వు నువ్వు ఊపిరిని ప్రశాంతంగా చేసుకోగలవు. ప్రశాంత శ్వాస సంక్షోభరహిత మనసు లేకుండా ఆధ్యాత్మికత ఉండదు. ఎందుచేత మనం దేహాన్ని నిశ్చలంగాను, శ్వాసను ప్రశాంతంగాను, మనస్సును నిరుద్వేగంగాను చేయడం? అవి మనల్ని కలత పెట్టకుండా ఉండడం కోసం ఇలా చేస్తాం. బొటకన వేలు, చూపుడు వేలు మెల్లగా తాకుతున్నటువంటి ముద్రను ఏర్పరిచి అప్పుడు చేతులను మోకాళ్ళపై ఉంచాము. ఈ ముద్ర మీ శక్తి బయటకు పోకుండా ఆపేటట్టు ఒక వలయాన్ని సృష్టిస్తుంది. నీ తల, మెడ, మొండం నిటారుగా ఉంచు. అప్పుడు మెదడుగా కళ్ళు మూసి నీ దేహంలో నిశ్చలతను మనసు ద్వారా పరిశీలించు. నీ దేహం ముందుకు పొంగడం మొదలుపెట్టవచ్చు. నీ అంతర్భావనలు, ఆశాభంగాలు నీ కదలకు కారణాలు. ముందు కొన్ని రోజులు నీ నిశ్చలతను గమనించడం నేర్చుకోవాలి. నిశ్చలతను ఆనందించు. నిశ్చలతతో ఎంతో ఆనందం వస్తుంది. అందుచేత నిశ్చలత మొదటి పెట్టు. నువ్వు తప్పక ఆనందిస్తావని నీకు నేను హామీ ఇస్తున్నాను. కదలికలో ఎంతో శక్తి ఉందో, నిశ్చలతో కూడా అంత శక్తి ఉంది.